अंधे me le pete pice hete na na se se manta atra gacchant devata sattam munirajas sunant sagamakadam tam savanakalo ayam badanta dham savanakalo ayam badanta dham savanakalo ayam badanta అహం వందామి జవద యజ్జంగ అధితజ జేచ సంగయనగద జయజంగ అహం వందామి జవద నాధి మే శరణ్యం బద్ధ మే శరణ్యం వరం ఏతేన సజ్జవజ్జిన జయస్ జయమంగళం ణ్యం ధమ్మ మే శరణం వరం ఏతేన సజ్జవజ్జిన భవతు తే జయమంగళం నాది మే శరణ్యం సంగ మే శరణ్యం వరం ఏతేన సజ్జవజ్జిన భవత్ సర్వమంగళం ఇతి పిశుద్ధగవ అరహం సమ్మా సంబుద్ధ విజ్యోజ్జరణ సంపన్న సుగతో లోగవిదు అనుత్తరో పురిషదం సారథి సత్తాదీవమనుసానం బుద్ధో భగవతి స్వఖదు భగవద సందిట్టికు పక్కాలికు ఏబజ్జికు అభినేయికు పచ్చత్తం వేదితబ్బు విన్యుహీతి సుపటిపన్న భగవద్ సవగ సంగ ఉజుపటిపన్న భగవద్ సవగ సంగ న్యాయపటిపన్న భగవద్ సవగ సంగ స్వామీజీ పటిపన్న భగవద్ సవగ సంగ యద్దిద్దంగచ్చత్తరి పురిజయుగాని అర్జ పురిజ భగడ ఏజ భగవద్ సవగ సంగ ఆహునేయ పాహునేయ దగ్ఘణేయ అంజలికరణీయ అనుత్తర పుణ్యఘత్తం లోక జ్ఞానిద్ధ Shuddha Dharma Bhe श्याम किस भी प्राणी सुखिय sabbe venipatika. Good. Mm-hmm.